श्री लक्ष्मी सहस्रे दशावतार स्तबकः एकविंशः दशस्वप्यवतारेषु देवो यद्रूप संप्लवात् साधयामास कार्याणि सतां तस्यै श्रियै नमः। दशस्वप्यवतारेषु देवो यद्रूप संप्लवात् साधयामास कार्याणि सतां तस्यै श्रियै नमः। इत्येवि त्वदालब्ध दयारसेन देवेन मात्स्यं वपुराश्रितेन आश्चर्यमष्ट श्रुतिरप्यनष्ट श्रुतित्वमापद्यत पद्मजन्मा भूयिष्ठां तव दृष्टिरेव कमले भूतिं चिरात् प्रोषिताम् भूयोऽप्यानयति क्षणादितिनृणां व्यन्तुं घृणावारिधिः देवस्तावक दृष्टिरूपमनघम् मीनावतारे वहन् धात्रे दत्त सतां श्रियं श्रुतिमयीं दैत्यापनीतां पुनः स्वाहि श्रीरमृत सतामिति ननो त्वन्नामधेयाश्रया त्वद्दास्यं भजति श्रुतिस्वयमिति प्राप्तादर श्रीधर तां मग्नां पुनरुद्धरन् जलनिधौ पापार्णवात् उद्धरेत् त्वद्दास्यैकधनान् जनानिति रमे धैर्यं चरीकर्तिनः। देवो देवि त्वय्यसौ दानवानां हन्ता हन्त अमन्दरागं दधौ यः धर्मं कौर्मं धारयन् त्वत्सहायः महातस्सोऽयम् मन्दरागं दधार पुरसि सरसि जालये वहं स्वाम् शिरसि दिधीर्षुरिलां त्वदंशभूतम् स्वयमयम् अचिरात् पराहतारिः सहरिरुवाह वराह दिव्यदेहम् दैतेयेन बलात् अयोधिजठरम् देवी मही प्रापिता मातस्ते स्वश्रद्धावमेव यदगाति ఏకోదరస్థానతః తస్మాదేవ కృతాదరేణ తరసా దామోదరేణ స్వయం దద్ధేసౌ కుహన వరహవపుషా దేవేన దంష్ట్రాంచలే పద్మే చక్రభృతో నృసింహవపుషః ప్రహ్లాద సంక్లేశన క్రూరా పుణ్య హిరణ్య దేహదలన వేలాతి వేలోదయ రోషాగ్ని శమిత త్వయా బతపయో రాశ్యేత శోష్యోపి తతి పుత్ర్యా శక్తి రుదేతి కారణగత ప్రహాయేణ కార్యేష్వపి శరణ్యభూత శ్రుతిరిందిరేయాం హిరణ్యవర్ణ హరిణీమభాణీతి పాదివ్యసింహస్య హిరణ్యభేత్తుః నిశంకమంకే రమసే కథం త్వం అవనమేవ సదా కలయన్ గజ వ్యసన భంగకృత్ అద్భుత కేసరీ హరిణలక్షణ దృష్టిరయం త్వయాపి అబలయహంబ గుణేన వశీకృతః హర్యక్షోయం హరిరితి వచః త్వస్య నాభూతపూర్వం న ప్రహ్లాదో పచయకరతః నో హిరణ్యగదత్వం తస్మాదస్మత్ జనని పరమం విస్మయం తే విధాతుం నాథో పూర్వం కిమిహ జగృహే నారసింహం శరీరం తత్తాదృక్ష హిరణ్య దాననిరతౌ భక్తాభిరక్షాకృతే సత్కీర్తిం హరితాం ముఖే ఖలజన త్రాసావహామాశ్రితౌ కించోదంచతి అనేక పాపహరణ క్రీడోచితాలోకనౌ దేవి సౌమి నిథ సమానచరితౌ దివ్యౌ యువాం దంపతీ వక్షస్థామపి వర్ణితానుసృతే కృష్ణాజినేనా వృణోతి देवस्वामिति वर्णयन्ति कतिचित् भूमौ वयं त्विन्दिरे भव्यं वामन रूपमेत्य भगवान् भाग्यं हरिष्यन् बलेः एनं कर्तुम् अगोचरं शुभपुषाम् त्वद्वीक्षितानमिति वर्णित्वमर्णवसुते वहतापि गूढम् वक्षस्तटे हि न धृता वह्नालिना चेति कस्त्रीणि दास्यति तदान्यपि याचते स्मै तस्मात् जगत्त्रयतया च विवृद्धिरेषाम् दैत्यादेत्य हि कुप्रतिग्रहमहो वृद्ध्या च उष्णम् स्तनुम् गोत्रघ्नवरजो मृषावटुः अधः पातं च धातुर्दिशन् पात्राकारमदाति अघावलिहृतो हृद्यं वसे धारणाति धात्रा सञ्जगृहे तदस्य शिवता सम्पादकं पादकं वासस्ते क्ववटो गुहासु अशनमप्याकाङ्क्षितं ते घनम् मां जानीष्य घनाशनादर्मये किं ते विवाहे स्पृहा मा स्त्री मे दिशगाम् पदत्रयमिताम् लोकत्रयी साममेति उक्तीर्दिव्यवटोर्निशम्यतदुरस्यम्बत्वया सिस्मये श्रीमान् निःस्व इवैष वामनतनुः प्रत्यग्रहीत् ग्राम् क्रतौ इच्छं दुग्धपयोधिजे तव परीहासोक्तिभिर्व्रीडितः अंशेनार्पित सन्निधिर् भृगुपतौ पूर्वावतारार्जिताम् तामेनां पुनरश्वरे स भगवान् नूनं ददौ द्विजे बाहाकृते भृगुकुलपतेर् वज्रकल्पे कुठारे संग्रामेषु त्रियुगसखिते सन्निधानं भजन्त्याः क्रोधोन्मेष क्षपितविमत क्षोणिपश्रेणि लक्ष ग्रीवोत्थासृक् घुसृणमसृणम् गात्रमत्यर्थ शोणम् बिभ्राणे स्वधितिम् समिद्धरणतो मन्युप्रपोषक्षमम् लोके शास्त्र विचक्षणे नृपकुले ज्याकर्म संस्थाकरे भेजाते ननो दुर्घटार्थघटिनी त्वद्वीक्षणात् भार्गवे सामानाधिकरण्यम् अर्णवसुते ब्राह्मण्य राजन्यते पञ्चास्य त्वजुषा पुरा भगवता योऽसौ हिरण्यासुरः पञ्चत्वं गमितः स एव जननी स्पर्धाभिवृद्धाग्रहः भूत्वा तद्विगुणाननो जितजगत् भूयस्त्वदागोऽग्निना दग्धोऽहन्त चतुर्मुखस्त्रनिहतोऽपि एकाननस्य प्रभोः सप्ताश्वान्वय शालिना दशरथ प्राप् तोदयेनापि ते नेत्रापत्ति विवर्जितेन कमले मुक्तद्विपेन्द्रेण च निःसङ्ख्याश्वकुलो रथायुतयुतो निःसीम पत्तिच्छदः त्वद्द्रोहादगणेय कुञ्जरगणोऽपि अस्तो रणे रावणः रघुवर धृतशङ्का भङ्गदम्भेन लङ्का ఆమిషభుగశుతి సద్మా స్వాగనై కృష్ణవర్తమా అశుచి రిహ భవత్యా పావితో దేవి సత్యా సవహతి శుచి సంజ్ఞాం తద్వదంతి అన్యథాజ్ఞాః అఖండం కోదండం ప్రభురదలయత్ ఖండపరశోః అగ్రిణ్ణాద్ రామస్య ప్రసభమపి చ కుంఠపరశోః అబధ్నాదప్యుద్నాం నిధిమథ దశగ్రీవం అవధీత్ మహాశ్చర్యాశ్చర్యాః త్వయీకృతధియోస్త్యాంబ సుతరాః సంకల్పతః తవ సమీర సుతేహి సీతే శీతో బభూవ దహన చిరమేధమాన మాతర్ జగద్భ్రమ నివృత్తి కృతే విశంత్యాం శీత కుతస్సన భవేత్ త్వయి దేవి సాక్షాతి నీలాంబరో హలధరో ననుహంత భాస్వతి భూభేదనైకరసికః శుభశాలివృత్తిః శ్యామాచలాభరత ఏష వివృద్ధమోహో భోగీ బభూవ భువనాంబ తవ ప్రసాదాతి శ్యామాత్మంబ దయితశ్చ తవైవ కృష్ణో గాంగేయ యోగముదితః సచ రుక్మిణీత్వం త్వం స్వాదువాత్ సచ యువా మధురోదిత శ్రీః దాంపత్యమేతత్ అనురూపం అతో మిథో వాం రామానుషంగ విహృతౌ రచితాభిలాషం మాతస్త్రిలోచనజితం భవతి మనోజ్ఞం పిత్రా సమాన గుణం ఆత్మభువం ప్రసూయ పంచాయుధం కమపి రుక్మిణి లబ్ధహర్ష ಗಂಭೀರ ಭಾವಾಹಿ ಕೃತಾರ್ಥ ಕ್ಲುಪ್ತ ಸಂಪನ್ನ ಟೀಕಾ ಶ್ರುತಿ ಮಂಜು ಸೂಕ್ತಿ ಗೀತೇವ ಕೃಷ್ಣನ ಸೌರಭಜ್ಞಾ ಧ್ಯೇಯಾಸಿ ಮಾತ ಶುಭಯೋಗ ಭಾಜ ಘನ ಮಹಾ ನವನೀತ ಸುಧಾಶ್ರಿತ ವ್ರಜ ವಿಪತ್ತಿ ಹರ ಹರಿವಲ್ಲಭೇ ಪ್ರಬಲ ಭದ್ರ ವಿಕಾಸ ವಿಧಾಯಿನಿ ತ್ವಮಯಸೆ ನಿಜ ವಲ್ಲಭ ತುಲ್ಯತಾಂ ಪ್ರಾಯೋಧ್ಯಾನಜರೀಯಸಾಂ ಸುಮನಸಾಂ ಮಾಯಾತಮಶ್ಚೇದಿನಿ ತ್ವಂ ಕಾಂಚಿ ಮಥುರಾವಲಗ್ನ ಸರಣಿಹಿ ಶೋಭಾದವಂತಿ ಜಗತಿ ಸಂಭೋಗೈಹಿ ಸ್ವದತ್ತೇಸ್ಯ ದೇವಿ ಜಲಧೇ ಉದ್ವೀಚಿಕಾ ಶೀಕರೈಹಿ ಸ್ವೈರಂ ದ್ವಾರವತಿ ಪುರೇ ವಿಹರತೆ ಅತೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣಾಯ ತೈಹಿ ಮ್ಲೇಚ್ಛಾನ್ ಭಯಾನಕ ರವಾನತಿ ಮೂರ್ಛಯಿತ್ವಾ ನಿರ್ವಾಪಯಿಷ್ಯತಿ ಕಲಿಂ ಹರಿರಧ್ವರಂ ಚ ಕಲ್ಕಿ ತ್ವಮಾಂಸಿ ಪರಿಪಾಸ್ಯತಿ ಭೂಸುರಾಂಶ್ಚ ಪದ್ಮೇ ಭವದ್ವಚನ ಪಲ್ಲವಿತಾನುಕಂಪಃ ಮಲಿನಕಲಿಕಾಲೇಶೈಃ ಶಾಖಾಪರಿಕ್ಷಯ ದೂಷಿತೈಃ ಅಪಗತ ಸದಾ ಮೋದೈಃ ಅತ್ರ ಸುಹೃದ್ಯವನೈರ್ವೃತೇ ಶಮಯಿತು ಮನಃ ಶಾಖಿ ಧ್ವನಿಂ ಭವಿಷ್ಯತಿ ಮಾಧವಃ ಜಲನಿಧಿ ಭುವಾ ವೃದ್ಧಿಂ ಲಬ್ಧಾ ತ್ವಯಾ ಚ ಮಹಾವನಿ ವಾತವ್ರಾತ ಇವಾವಧೂತ ಕಲಿಕೋ ಮಾತರ್ ಮಹಾರಣ್ಯವತಿ ಖಡ್ಗೀತಾಪಸವತ್ कृतार्थ जनन कल्की मुदे देविते अम्लेच्छाम स्वयमापनिष्यति महीम आंध्रीय जिह्वामिव स्वामी सश्रुति मार्गजान इह जनान कर्ताथ शब्दानिव मात्स्य ज्योतिषि मंदर क्षण परे अनंतोच्च हर्षावहे हर्यास्य स्पृशि चारुवर्णिनि कृताशेषाधिकोपक्रिये एन श्रीमुषि कामपाल विभवे कृष्णे कलिध्वंसने देवि दयितावतार दशकम् ध्यायाम् म्यपांगे तव कृष्ण केशो दृगेशा झषतनु अधरो मंदरागम हि धत्ते सौकर्यम् दोष निरोजे किल मुख हरिता मध्यमात्ता वलिश्रीः रामाग्र्यत्वं नितंबः प्रथयति यमुतर्पहृत् रोमवल्ली धत्ते जङ्घाभिराम श्रियमिह कलिहृत् पादपद्मं तव श्रीः विदितगुणालङ्करणम् विशिष्टरचना विचक्षणप्रेक्षम् कविमिव कृतदशरूपकम् अरविन्दगृहे अभिनन्दसि मुकुन्दम् विदितगुणालङ्करणम् विशिष्टरचना विचक्षणप्रेक्षम् कविमिव कृतदशरूपकम् अरविन्दगृहेऽभि नन्दसि मुकुन्दम् इत्यात्रेयश्रीवेङ्कटाध्वरिविरचिते श्रीलक्ष्मीसहस्रे दशावतारस्तबः एकविंशः सम्पूर्णः।